ஐயோ பாப்பா பாப்பா அம்மா டிங்குறாங்க பங்காரம்மா ஐயோ பாப்பா பாப்பா அம்மா டிங்குறாங்க பங்காரம்மா பட்டு சூஸ்தே பாதி கேளுலே ஓராணி கட்டு கதலு செப்ப மாக்குலே பட்டு சூஸ்தே பாதி கேளுலே ஓராணி கட்டு கதலு செப்ப மாக்குலே అయ్యో పాపం పాపాయమ్మ కట్టుకున్నాడు వదిలేశాడు అటు గుర్రంగా బంగారమ్మ తోడు ఆదివారం నాడు అన్నమైన అంటుకోను నేను అమ్మమ్మ తోడు అర్ధరాత్రి ముద్దుకైనా ముట్టుకోను అమ్మమ్మ తోడు అర్ధరాత్రి ముద్దుకైనా ముట్టుకోను ముద్దుకైనా ముట్టుకోను పుట్టింతోళ్ళు తరిమేశారు అయ్యో పాపం పాపాయమ్మ కట్టుకున్నాడు వదిలేశాడు టింగుర్రంక బంగారమ్మ అమ్మ బాబోయ్ కాలేను నీ తోడు నన్నిడిచిపెట్టమ్మ నాచారమ్మ నన్నిడిచిపెట్టమ్మ నాచారమ్మ పుట్టింతోళ్ళు తరిమేశారు కట్టుకున్నాడు వదిలేశాడు అయ్యో పాప పాపాయమ్మ టింగుర్రంగా బంగారమ్మ